సుందరకాండ. అపారమగు సంసార సాగరాన్ని రామనామము సులభముగా దాటించగలదు. నేను రామదూతను, రామముద్రిక కూడా నా వద్ద ఉన్నది. ఈ అల్పసముద్రము నాకొక లెక్కయా అని తలచి హనుమ ఆకాశమార్గమున పయనించసాగెను. దేవతలు ఆంజనేయుని శక్తియుక్తులను పరీక్షించుటకు సురస అను నాగమాతను పంపిరి. 98. ఆమె పెట్టిన పరీక్షలో హనుమ ఉపాయముతో నెగ్గి బయటవచ్చెను. మైనకుడు సముద్రునిచే ప్రేరేపింపబడి హనుమకు ఆతిథ్యమిచ్చుటకే అర్థించెను. కాని రామకార్యర్థము పోవునప్పుడు విశ్రమించుట తప్పని మైనకునికి చెప్పి తనకరాగ్రముచే తాకి తన ప్రయాణమును సాగించెను. సింహికయ్యను రాక్షసి అదొక ఛాయగ్రహము అడ్డు తగలెను. దానిని మారుతి సంహరించెను. త్రికోణ పర్వతము మీద లంక పట్టణమున్నది. మారుతి సూక్ష్మరూపముతో లంకానగరమున ప్రవేశించెను. లంకిని ఆంజనేయుని అడ్డగించెను. హనుమ తన ఎడమ చేతి పిడికిలితో ఒక పోటు పొడిచెను. అప్పుడది నెత్తురు కక్కుచు నేలపై బడి బ్రహ్మదేవుని మాటలు జప్తికిరాగా, ఆంజనేయ, నేనిప్పుడు ధన్యురాల నైతిని, సీత ఇచ్చటనే ఉన్నది, లంకకు చేటు వచ్చినది అని చెప్పి వెడలిపోయినది. తర్వాత హనుమలంక నగరమంతయు తిరిగెను. సీతాదేవి కానరాలేదు. తుదకు అతడు అశోకవనమందలి సింసుపావృక్షము కింది రాక్షస స్త్రీల మధ్య రామ రామ అని శోకించుచున్న సీతను చూచి ధన్యుడై తినని తలచి ఆ వృక్షముపై ఆకుల మధ్య దాగి అంతై చూచుచుండెను. అంతలో రావణుడు చెడికి వచ్చి రాముని గూర్చి చులకనగా మాట్లాడి తనను చేరి సుఖపడుమని సీతను అర్థించెను. సీత రావణుని తీవ్రముగా మందలించెను. వానికి మరణకాలమాసన్నమైన దని చెప్పెను. వానికి తీవ్రకోపము కలిగినది. కత్తి దూసి జానకిని వధింప సమకట్టెను. అప్పుడు మండోదరి వాని నివారించెను. రావణుడు పోయిన పిమ్మట సీత ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. ఊరిపోసుకొనుటకు పూనుకొనగా హనుమంతుడు చూచి రామవృత్తాంతమంతై చెప్పసాగెను. దాసోహం కోసలేంద్రస్య రామస్య పరమాత్మనః అనియు, తాను సుగ్రీవుని మంత్రిననియు, వాయుపుత్రుడనియు, ఆమె సందేహమును పోగొట్టి రాముడిచ్చిన అంగుళీకమును ఆమెకిచ్చి చేతులు కట్టుకొని నిలబడెను. సీత ఆనందమునకు అవధు. 99. లు లేవు ఆమె మారుతితో, ఓ వానరోత్తమ, నీవు నాకు ప్రాణమునిచ్చినవాడవు, రామభక్తుడవు, నాయందు దయ కలుగునట్లు రామునికి సమస్తము తెలియచెప్పుము. ఆయన ఇచ్చటకు వచ్చి రావణుని జయించి నన్ను విడిపించినట్లు చేయుము అని చెప్పెను. ఆమెకు ధైర్యము చెప్పి ఆమె నుండి చూడమణిని తీసుకొని తన యొక్క పర్వతాకారమును చూపి ఆమెకు నమస్కరించి అచ్చటినుంచి పోవుటకు సిద్ధమై తనలో తాను ఇట్లు చర్చించుకొనెను. ఇంత దూరము వచ్చిన తర్వాత రావణుని కూడా చూచి వానికి బుద్ధి చెప్పి తిరిగిపోవుట మంచిది అని తలచి అక్కడి వృక్షములను ధ్వంసము చేసెను. చైత్యభవనాన్ని కూల్చెను. ఆ రాక్షస స్త్రీలు ఆ వార్తను దశకంఠునికి చెప్పిరి. మొదట రావణుడు కింకరులను, సేవాపతులను మారుతి పైకి పంపెను. వారిని మారుతి హతమార్చెను. ఆ తర్వాత మంత్రి కుమారులను, తర్వాత తన కుమారుడగు అక్షుని పంపెను. వారిని కూడా హనుమ వధించెను. తుదకు ఇంద్రజిత్తునే పంపెను. వాడు అంజనేయు నిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించి బంధించెను. రావణుని వద్దకు తీసుకొని పోయెను. బ్రహ్మదేవుని వరప్రభావము వలన ఆది మారుతిని వదలిపోయినది. స్లో యస్యనమ సతతం జపంతియే జ్ఞానకర్మకృత బంధను క్షణాత్ సద్యేవ పరిముచ్యతత్పదం యాంతి కోటికవి భాసురం శివం తస్యేవ రామస్య వదాంబుజం సదాహృత్పద్మ మధ్యే సునిధాయ మారుతిః ఒకటి. సదైవ నిర్ముక్త సమస్త బంధః కొంతస్య పాశేరితరైశ్చ బంధనేయః. తా యవని నామమును నిరంతము జపము చేయువారు అజ్ఞానజన్య సంసారబంధము నుండి క్షణకాలములో విడువబడిన వారే కోటి సూర్య ప్రభా సమానమై మంగళకరమైన మోక్షపదమును పొందుదురో. అట్టి రామాపాద పద్మములను తన హృదయ పద్మములో నెలకొల్పుకొని ధ్యానించుచు బంధముక్తుడై వెలుగుచుండే హనుమ ఇతర పాశములచే ఇట్లు బంధింపబడగలడు. ఒక వంద. రావణుని ఎదుటకు కొనిరాబడిన ఆంటనేయుడు ప్రహస్తుని ప్రశ్నను పురస్కరించుకుని రాముని వృత్తాంతమును తన సంగతిని వివరముగా తెలిపి రావణునికి హితబోధగావించెను. ఆంజనేయ హితోపదేశము సుం కాం. నాలుగవ సర్గ. హనుమ ఉవాచ: విచార్యలోకస్య వివేకతో గతిం నరాక్షసీం బుద్ధిముపాయః రావణ దైవీంగతిం సంస్కృతి మోక్షా హైతుకీం సమాశ్రయాత్యంత హితాయ దేహినః. పదిహేను. త్వం బ్రాహ్మణో హ్యుత్తమ వంశ సంభవః పౌలస్త్యపుత్రోసి కుబేర బాంధవః. దేహాత్మబుద్ధ్యాపి చ పశ్య రాక్షసో నాన్యాత్మ్య బుద్ధ్యా కిము రాక్షణహ్యః. శరీర బుద్ధీంద్రియ దోహఖ సంతతిర్మతే నచత్వం తన నిర్వకారతః. అజ్ఞాన హేతోశ్చ తథైవ సంతతే రణత్వమ. శాస్వపతో హి దృశ్యవత్. పదహారు. ఇదంతు సత్యం తననాస్తి విక్రియా వికార. పదిహేడు. హేతున్న చతేయోద్వైత్వతః యథాగభః సర్వగతం నలిప్యతే తథా భవాన్ దేహ గతోపి సూక్ష్మక. దేహేంద్రియ ప్రాణ శరీర సంగతస్త్వాత్మేతి బుద్ధ్యాఖిల బంధ బాగ్ భవేత్. పద్దెనిమిది. చిన్మాత్రమేవాహ మజోహమక్షరోహ్యానంద భవోహమితి ప్రముచ్యతే. పంతొమ్మిది. దేహాప్యనాత్మా పృథవి వికారజో న ప్రాణ ఆత్మా నిల ఏష ఏవ సహ మనోప్యహంకార వికార ఏవ నోన చాపి బుద్ధ్యః ప్రకృతేర్వికారజ. నూట ఒకటి. చిదానందమయో రెండు వికారవాన్ దేహాది సంఘాద్ వ్యతిరిక్త ఈశ్వరః నిరంజనో ముక్త ఉపాధి తస్సదా జ్ఞాత్వైవమాత్మానమితో విముచ్యతే. ఇరవై. అకోహమాత్యంతిక మోక్ష సాధనం వ్యశృణుష్యావహితో మహామతే ఇరవై ఒక్క విష్ణోరి భక్తి సువిశోధనంధి యస్తతో భవే జ్ఞానమతివ నిర్మలం విశుద్ధతత్వాను భవో భవేత్త సమ్యగ్వి దిత్వా పరమం పదం. ఇరవై రెండు. అతోభజ స్వాద్య హరిం రమాపతిం రామం పురాణం ప్రకృతే పరం విభుం విసృజ్య మౌర్ఖ్యం హృది శత్రుభావనాం భజస్వరామం శరణాగత ప్రియం సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవో రామం నమస్కృత్య విముచ్యసే భయాత్. ఇరవై మూడు. రామం పరాత్మానమభావయంజనో భక్త్యా హృదిస్థం సుఖరువ మద్వయు. నో కథంతీర మవాప్ను యాజ్ఞనో భవాంబుదేర్దుహఖ నోచేత్వమజ్ఞానమైన వహ్నినా జ్వలంతి తరంగమాలినః. ఇరవై నాలుగు. మాత్మానమరక్షితారివత్ నయస్యధోస్వకూతైశ్చ పాతకే విమోక్షి శంకా నచతే భవిష్యతి. ఇరవై ఐదు శ్లో పదిహేను నుండి ఇరవై ఐదు వరకు తాత్పర్యము. మూడు. తా రావణ, నీవు మంచి చెడ్డలు విచారించి లోకపు పోకడను గూర్చి ఆలోచించుము. ఈ రాక్షస బుద్ధిని వెడనాడుము. సంసారము నుండి తరించుటకు కారణమైన దైవమార్గాన్ని అవలంబించుము. నీవు బ్రాహ్యనుడవు, ఉత్తమ వంశజుడవు, పౌలస్త్యపుత్రుడవు, కుబేరుని తమ్ము. నూట రెండు. దవు, చూడు, దేహమే ఆత్మేను బుద్ధిచేత కూడా నీవు రాక్షసుడవు కావు. ఆత్మబుద్ధిచేత నీవు రాక్షసుడవని చెప్పవలెనా ఏమీ? నీవు నిర్వీకారుడవు కావున దేహము బుద్ధి ఇంద్రియముల యొక్కయు దోహఖము యొక్కయు సంబంధము నీకు లేదు, స్వప్నముచతోచునట్టి దృశ్యములన్నీ ఎట్లు మిథ్యయో ఆట్లు అజ్ఞానము వలన తోచుచున్న ఈ శరీరాదుల నేను మిథ్యే గాని వేరు కాదు. నీవు ఒక్కడవే సత్యము, నీవు అద్వితీయుడవు, కావునకు వికారములు లేవు. వికారకారణమైన అజ్ఞానము సత్యము. పృథివ్యాధి సమస్త భూతములందును వ్యాపించియుండు ఆకాశము వాని గంధాదులచే అంటకుండునట్లు నీవు దేహమందున్నను ఆకాశము కన్నా సూక్ష్మడగుట వలన దేహాది ధర్మము లైస దుహఖాదులు నిన్నెంత మాత్రమంటవు. తాను స్థూలదేహముతోనూ ప్రాణములతో నువ్వు సూక్ష్మశరీరముతోనూ కూడిన వాడను అను బుద్ధిచే మాత్రము సర్వబంధములచే కూడిన వాడగును. నేను చిన్మాత్రుడను, నాకు పుట్టుక లేదు. అక్షరుడను, ఆనందస్వరూపుడను అను బుద్ధిచే ముక్తుడగుచున్నాడు. పృథివీ వికారముతో పుట్టిన దేహము కూడా ఆత్మ కాదు. ప్రాణము మనస్సు బుద్ధి మొదలగునవి కార్యములగుట వల్లను జడములగుట వల్లను ఆత్మకావు ఆత్మజ్ఞానానందస్వరూపుడు. జవ్మాది వికారములు లేనివాడు దేహాది సంఘము కంపెభిన్నుడు. నియమ కుడు లేపము లేనివాడు ముక్తుడు. ఈ విధముగా ఆత్మను తెలిసి ఈ సంసారము నుండి విముక్తుడగుచున్నాడు. అందుచేత ఓ మహామతి, నేను నీకు ఉత్తమమైన మోక్ష సాధనాన్ని చెప్పెదను, హెచ్చరికగా వినుము. విష్ణుభక్తి బుద్ధిని బాగుగా శోధించును కదా, అతి నిర్మలమైన జ్ఞానము కలుగును. నిత్యశుద్ధమైన బ్రహ్మతత్వ సాక్షాత్కారమగును. ఆపిమ్మట చక్కగా తెలిసి ఉత్తమ స్థానమును పొందును. అందుచే ఇప్పుడు విష్ణువును, లక్ష్మీపతియును, అనాదియును, మాయాతీతుడును, విభుడైన రాముని సేవింపుము. మూర్ఖత్వాన్ని మనసులో శత్రుభావాన్ని విడిచి శరణాగత వత్సలు డైన రాముని సేవింపుము. సీతను 103 ల ముందిడుకొని పుత్రబంధువులతో సహారామునికి మృక్తి సంసార భయము నుండి ముక్తుడవగుము. సమస్త భూతముల హృదయములనున్నవాడును, ఆనందరూపుడును, పరమాత్మేనగు రాముని మనస్సులో ధ్యాంపనిచో దుహఖ తరంగములతో కూడిన సంసార సాగరమును దాటటకెట్లు సాధ్యమగును. నేనుపదేశించినట్లు చేయవేని నిన్ను దహించుచున్న ఈ అజ్ఞానాగ్ని నుండి నీవు తప్పించుకొనజాలవు. నీకు నీవే శత్రువు మరియు పాపముల చేయుటచే అప్పటిప్పటికీ అధోగతిని పొంటెడవు. ఇక నీకు మోక్షము కలుగుటకవకాశమే లేదు. మారుతి ఉపదేశమును విని రావణుడు మండిపడి, ఓయి, నా ఎదుట భయము లేక వదర్చున్నావు, నిన్ను ఇప్పుడే చంపెదను అని పలుకగా ఆంజనేయుడు నమేశమ రావణకోటయో అధమ గ్రామస్య దాసోహమపర విక్రమః కోట్ల కొలది రావణులు నాకు సమానులు కారు. నేను రామదాసుడను, మహాపరాక్రమవంతుడను అని రోషమ్ముతో బదులిచ్చెను. రావణుడు హనుమను చంపవలసిందని ఆజ్ఞాపించెను. అప్పుడు విభీషణుడు అడ్డపడి దూతను చుపరావని చెప్పెను. ఆంజనేయుని తోకకు గుడ్డలు చుట్టి దానిని అంటించి పురమంతయు వానిని ఊరేగించండని రావణుడాజ్ఞాపించెను. పశ్చిమ ద్వారము వరకు వచ్చి మారుతి సూక్ష్మాకారుడాయెను. వెంటనే కట్లు అన్నీ పూడిపోయెను. తిరిగి పర్వతాకారుడై మండుచున్న తోకతో లంకనంతటినీ కాల్చివేశెను. విభీషణుని పురము తగులబడలేదు. వాయుపునకు అగ్ని మిత్రుడగుట వలనను సీతాదేవి ప్రార్థించి నందునను మారుతిని అగ్ని ఏమీ చేయలేదు. యవని నామమును స్మరించుటచే తాపత్రయాగ్ని చల్లపడిపోవునో అట్టి శ్రీరామచంద్రుని ఉత్తమ దూతయగు హనుమంతుని ఈ సామాన్యాగ్ని ఏమి చేయగలరు. హసుమ తిరిగి జానకి వద్దకు వచ్చి, తల్లి, నా వీపుపై కూర్చునుము, రాముని వద్దకు చేర్చెదననెను. అందులకామె అంగీకరింపక శ్రీరాముడే వచ్చి రావణుని వధించి నన్ను కొనిపోవలేయును, ఆ శాశ్వత కీర్తి ఆయనకే దక్కవల. 104. యును కావున నీవు పొమ్ము, అంతవరకు జీవించి యుండెదను అని చెప్పెను. అప్పుడు పావని సీతమ్మకు నమస్కరించి పర్వత శిఖరమును చేరి దానిని పాదముల చేత్రొక్కి పైకెగసెను. అదినేల పుట్టమాయను ఆంజనేయుడు మరల వచ్చి ఈవలి తీరముననున్న పర్వత శిఖరమున అదిగి వానరులతో సీతను చూచితిని అశోకవనమును లంకను దహించితిని. రావణునితో మాట్లాడితిని, ఇప్పుడు తిరిగి వచ్చితినని చెప్పెను. ఆ మాటలు వినిన వానరులు ఆనందముతో పొంగిపోయిరి దారిలో మధువనము మీదపడి ఫలములను తిని మధువును సేవించి ఆవనాన్ని చిందరవందరచెసిరి. అది సుగ్రీవుని మేనమామ యగుదధిముఖుని సంరక్షణలో ఉన్నది. అంగదాదులు దధిముఖుని వాని అనుచరులను తన్ని తరిమివేసిరి. దధిముఖుడు సుగ్రీవుని వద్దకు పోయి వీరి ఆగడాలను విన్నవించుకునెను. వానరుల చేష్టలను విని సుగ్రీవుడు ఆనందించెను. కార్యము సాధించి నందులనే వారట్లు చేసిరి. సంతోషము వారిని మేటనే తమ వద్దకు పంపవలసనదని దధిముఖుని ఆజ్ఞాపించెను. అవార్తను హసుమదాదులకు తెలిపెను. వారు వెంటనే రామలక్ష్మణ సువుల వద్దకు వచ్చిరి. హనుడు రామచంద్రునకు నమస్కరించి చూచితిని సీతను, క్షేమముగా యున్నది అని చెప్పేను. సీతాదేవి ఇచ్చిన చూడామణిని రామునకిచ్చెను. రాముడు ఆనందంతో పొంగిపోయి హనుమంతుని గాఢముగా కౌగిలించుకునెను.